2.32 వ్యదృచ్ఛయ చోపపన్న స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అనగా ఓ పార్థ, కోరుకొనుకుండగనే లభించినటువంటి, అనగా అడగకుండగనే లభించినటువంటి, తేవబడిన స్వర్గద్వారము వంటి యుద్ధమును పొందినటువంటి క్షత్రియులు ఎంత అదృష్టవంతులో నీకు తెలియదా? ఈ విధముగా కర్తవ్య రూపముగా ప్రాప్తించిదైనప్పటికీ 2.33 అథచేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చహిత్వా పాపమవాక్ష్యసి. అనగా ఒకవేళ నీవు అర్జునుడు ఈ ధర్మయుక్తమైన అనగా ధర్మముతో పెనవేసుకునియున్న యుద్ధము చేయకుండిన ఆ యుద్ధము చేయకయుండిన కారణముగా నీ స్వధర్మమును శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 37 శివునితో నీవు యుద్ధము చేయగా లభించిన కీర్తిని పోగొట్టుకొనినవాడవై పాపమును పొందినవాడవు అగుదువు. కేవలము స్వధర్మము మరియు కీర్తి నశించుటయేగాక. 2.34 అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే 2.వ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే. అనగా నీకు చాలాకాలము వరకు ఉండవలసియున్న కీర్తిని లోకులు నిందించెదరు. అనగా నీకు ఉండతగిన కీర్తికి బదులుగా అపకీర్తి లభించును. ధర్మాత్ముడని, శూరుడని, వీరుడని మొదలగు ఉత్తమ గుణముల కారణముగా ప్రతిష్టను పొందిన పురుషునికి అపకీర్తి మరణము కంటే కూడా ఎక్కువగా చెడ్డది. ఒక్కమాటలో చెప్పవలేనన్నచో లబ్ధ ప్రతిష్ఠుడైన పురుషునకు అపకీర్తిని పొందుట కంటే మరణము మేలు, అనగా ఉత్తమమైనది. మరి ఇంకేమనగా? 2.35 భయాద్రణాదుపరతం మంస్యంతే త్వా మహారథాః యేషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. అనగా ఇంతకు పూర్వము ఏ దుర్యోధనాదుల దృష్టిలో నీవు అనేకములైన గుణములతో కూడిన వీరుడవో ఆ దుర్యోధనాదుల దృష్టిలో చాలా అల్పుడవు అయిపోదువు. అంతేగాకుండా ఆ దుర్యోధనాదులు నిన్ను కర్ణాదులగు మహారథికుల చూచి భయపడి యుద్ధము నుండి విరమించుకున్నవానినిగా తలంచెదరు. అంతేగాని నీవే వాళ్లమీద దయదలచి యుద్ధము చేయుట లేదని తలంచరు. ఇంకా ఏమనగా? 2.36 అవాచ్య వాదాంశ్చ బహున్వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుహఖతరం ను కీమ్. అనగా శత్రు సమూహము అయిన నివాత కవచాది వీరులతో యుద్ధము చేయుటయందు నీవు ప్రదర్శించిన సామర్థ్యమును నిందించుచు ఇంకా ఎన్నో చెప్పరాని వాక్యముల ద్వారా నిన్ను కించపరచెదరు. అటువంటి నిందల వలన కలుగు దుహఖము కంటే గొప్ప దుహఖము ఇంకేముంటుంది? నీవు ధైర్యముగా నిలబడి కర్ణాది వీరులతో యుద్ధము చేసి వేణి దానివలన కలుగు లాభమెట్టిదన. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 38 2.37 హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అనగా నీవు యుద్ధము చేసితివా వారి ద్వారా చంపబడి స్వర్గమును పొందెదవు, లేక కర్ణాది శూరవీరులను జయించి రాజభోగములను అనుభవించెదవు? ఈ విధంగా చూస్తే నీవు యుద్ధములో మరణించినా లేక యుద్ధమునందు విజయమును పొందినా రెండు విధములా నీకు లాభమే కలుగును. ఎటు చూచినా నీకు లాభమే గనుక అర్జున యుద్ధము చేయు నిశ్చయముతో లేచి నిలబడుము. శత్రువులను జయించి రాజ్యలాభమును పొందుటయో లేక శత్రువులచే చంపబడి వీరస్వర్గమును పొందుటయో నిశ్చయించుకొని యుద్ధము చేయుము. యుద్ధము చేయుట స్వధర్మముగా భావించుచు యుద్ధము చేయువానికి కలుగు వినుము లాభమేమనగా. 2.38 సుఖదుహఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజమో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అనగా ఇది సుఖదాయకము ఇది దుహఖదాయకము అనుభావము మనస్సునందు లేకుండా సుఖము పట్ల ఆసక్తిగాని దుహఖము యందు విరక్తి భావముగాని లేకుండా ద్వెంకియందును సమభావము కలిగి ఉంది. లాభనష్ట భావము కూడా లేకుండా జయపరాజయ భావము అనగా జయమునందు ఆసక్తి మరియు అపజయమునందు దుహఖ భావము లేకుండా యుద్ధము చేయుటకు నీవు సన్నద్ధుడవుకమ్ము. అలా యుద్ధము చేసినట్లయితే ఆ యుద్ధమునందు నీవు ఎంతమందిని చంపినా నీకు పాపము అంటదు. అట్టి సమభావము వలన నీకు సుఖదుహఖాదులు సంభవించవు. స్వధర్మమపి చావేక్ష్య గీత 2.31 మొదలగు శ్లోకములందు శోకమోహములను దూరము చేయుటకు అవసరమైన లౌకిక న్యాయము చెప్పబడినది. అంతేగాని పారమార్థిక దృష్టితో అది సత్యము కాదు, న్యాయము కాదు. ఇచ్చట ఈ ప్రకరణమునందు పరమార్గమును దర్శింపజేయుటయే ముఖ్య లక్ష్యము. అందుచేతనే ఈ అధ్యాయమునందు 30వ శ్లోకము వరకు పారమార్థిక విషయమే చెప్పబడినది. ఇంకా ఇప్పుడు శాస్త్ర విషయమును చక్కగా విడదీసి చెప్పుటకు ఏషాతే 2 మొదలగు శ్లోకముల ద్వారా పారమార్థిక విషయమే చెప్పబడును. ఆ విధముగా ఈ అధ్యాయము సమాప్తమగును. అట్లేలేన్నచో ఇచ్చట శాస్త్ర విషయమును చక్కగా విభజించి చెప్పినందున ముందు ముందు జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం గీత 3.3 మొదలగు 2 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 39 వేగువేగు విషయములను విడదీసి చెప్పు శాస్త్రము సులభముగా అర్థమగునట్లుగా చెప్పుటకు వీలుగును. శ్రోతలు గూడా అనాయాసముగా విషయమును స్పష్టముగా గ్రహించగలరు. అందుకని 2.39 ఏషాతే 2 సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణ బుద్ధ్వా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అనగా పార్థ, నేను నీకు సాంఖ్యము అనగా పరమార్థమైన విషయమును వస్తువును గుర్తించుటకు సహాయపడు జ్ఞానమార్గమును చెప్పియున్నాను. ఆ జ్ఞానము సంసారమునకు కారణమైన ఏ శోకమోహాది దోషములు కలవో వాటి నివృత్తికి అది కారణము. ఆ జ్ఞానమును పొందుటకు సాధనమైన యోగ విషయమును గురించి అనగా ఆసక్తి రహితమైన సుఖదుహఖాది ద్వందములను త్యజించి ఈశ్వరారాధన కొరకు చేయబడు కర్మయోగమును మరియు సమాధి యోగమును గురించి తెలుసుకును. బుద్ధిని గురించి చెప్పుచున్నాను, సావధానుడవే వినుము. ఆ విషయమునందు అభిరుచి కలిగించుటకే ఆ బుద్ధి యొక్క విశేషత్వమును స్తుతించుచున్నాడు. ఓ అర్జున, ఏ యోగబుద్ధితో కూడియున్న నీవు ధర్మాధర్మములనబడు కర్మరూపమైన బంధమును ఈశ్వరుని కృప వలన కలుగు జ్ఞానప్రాప్తి ద్వారా నశింపజేయగలవో. ఇంతేకాకుండా ఇంకా చెప్పెదను వినుము. 2.40 నేహాభిక్రమణాసో ఒస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అభిక్రమము అంటే ఆరంభము. ఈ కర్మయోగ రూపమైన మోక్షమార్గమునందు ప్రారంభించుటలో చేయబడు కర్మలు మొదలగు వాటి యొక్క నివృత్తి కలుగదు. సారాంశమేమనా, యోగ విషయమైన కర్మఫలము సంశయరహితమైనది కాదు, అంతేగాక విపరీత ఫలమును కలిగించినది కూడా కాదు. మరి ఏమి జరుగునన్నచో ఆ కర్మయుగ రూపమైన ధర్మానుష్ఠానము అనగా ఆచరణ కొంచెమైనను జన్మమరణ రూపమైన ప్రాపంచిక భయము నుండి రక్షించును. అనగా ఈ విధముగా సాంఖ్య విషయ రూపమైన బుద్ధిని గురించి చెప్పబడినది. ఇంక ముందు యోగ విషయ సంబంధమైన బుద్ధిని గురించి చెప్పబడును. అదెట్లనగా